తనను స్త్రీగా మార్చిన ఆ మహాశక్తిని తలచుకొని యజ్ఞము చేయదలపెట్టెను. విష్ణువు తన భవనమును విడిచి ఈశ్వరుని, బ్రహ్మను, వరుణుని, ఇంద్రుని, కుబేరుని, వశిష్ఠ కశ్యపదక్ష వామదేవ బృహస్పతుల నాహ్వానించి దేవీయజ్ఞమును నెరవేర్చుటకు అతి విస్తారమైన వస్తు సమూహమును కల్పించెను. ఆ వస్తు సమూహము మహావైభవముతో మనోహరమై సాత్వికముగా నుండెను. శిల్పులచేత విశాలమైన మండపమును తయారు చేయించెను. నియమవంతులైన 27 ఋత్విక్కులను ఏర్పరచెను. విశాలమైన యజ్ఞ వేదికను నిర్మించి దానిపై అగ్నిని ఉంచి శ్రీదేవి బీజాక్షరములతో కూడిన దేవీ మంత్రములతో హోమము చేసిరి. అప్పుడు ఆకాశవాణి మధురమైన కంఠస్వరముతో ఈ విధముగా పలికినది: ఓ విష్ణువా, నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడవు, దేవతలందరకు పూజనీయుడవు, సమర్థుడవు. ఇంద్రాది దేవతలు నిన్ను పూజింతురు. మానవులు నీ ఎడల మధుర భక్తి పరిపూరితులయ్యుందురు. మానవులందరికీ వరములనిచ్చువాడవుగా ప్రఖ్యాతి పొందినవాడవు. యజ్ఞములలో ముఖ్య దేవతవు, యజ్ఞము చేయువారందరు నిన్ను పూజింతురు. రాక్షసులచే బాధింపబడి దేవతల నిన్ను శరణు వేడెదరు. నీవందరకును వరములనిచ్చువాడవు, అభయప్రదుడవు. అన్ని పురాణములలోనూ వేదములందును నీవు మిక్కిలి పూజింపదగినవాడవుగా చెప్పబడుదువు. లోకములో ధర్మము తగ్గిపోవునప్పుడు నీవు భూమిపై నవతరించి ధర్మరక్షణమును చేయుదురు. భూమి అంతటను నీ అవతారములు మిక్కిలి ప్రసిద్ధి చెందినవి. మహాత్ములకును నీ అవతారములు గౌరవింపదగినవి. అన్ని అవతారములలోనూ నీ శక్తియే అయిన లక్ష్మి నీకు సహచారిణిగా ఉండును. నాయంసచే ఆమె అన్ని పనులను సాధించగలదు. నేనిచ్చిన వరములతో దేవతల సమస్త కార్యములను నీవు సాధించగలవు. నా శక్తి స్వరూపము పలు తెరగులనున్నను. నీవెన్నడును నా శక్తి స్వరూపములను కించపరచవద్దు. ఆ శక్తులు కర్మభూమి అయిన భరతఖండములో అన్ని కోరికలను నెరవేర్చగలవు, పూజింపదగినవి. మానవుల శక్తులను నిన్ను కూడా తను కోరికలు నెరవేరుటకై పూజింతురు. ఓ మధుసూదనా, నీ మహిమ భూలోకమందు, స్వర్గమునందును వృద్ధి నందును. ఈ విధముగా విష్ణుమూర్తికి వరములిచ్చి ఆకాశవాణి విరమించించినది. విష్ణుమూర్తి కూడా ఆ మాటలు విని సంతోషించి యథావిధిగా యజ్ఞమును పూర్తి చేసెను. దేవతలను, మునులను సాగనంపి గరుడధ్వజుడు తన సేవకులతో వైకుంఠమునకేగెను. దేవతలు, మునులు ఆశ్చర్యముతో ఒకరికొకరు యజ్ఞ విషయములను చెప్పుకొనుచు తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి. ఆకాశవాణిని విని అందరును పరదేవతపై భక్తి భావము కలవారైరి. బ్రాహ్మణులు, మునులు భక్తితో పూజలు చేసిరి. ధ్రువ సంధి చరిత్ర, కామరాజ బీజ మహిమ. జనమేజయుడు దేవి మహాత్మమును మరింత విపులముగా వినగోరుచున్నానని అడుగగా వ్యాసమహర్షి ఇట్లు చెప్పనారంభించెను. పూర్వము కోసల దేశమున సూర్యవంశమందు జన్మించిన ధ్రువ సంధి అను మహారాజు కలడు. అతడు పుష్పరాజు కుమారుడు, సత్యసంధుడు, ధర్మపాలకుడునై అతడు అయోధ్యను రాజధానిగా భూమండలము నేలుచుండెను. రాజ్యమంతయు సుభిక్షముగా నుండెను. ధ్రువ సంధికి మనోరమ లీలావతి అను ఇద్దరు భార్యలు కలరు. ఇద్దరును మంచి గుణములు కలవారు, అందగత్తెలును. రాజు వివిధ భోగముల ననుభవించుచు భార్యలిరువురితో విహరించుచుండెను. అంతనొక శుభదినమున మనోరమ సర్వలక్షణ సంపన్నుడగు నొక కుమారుని కనెను. అతని పేరు సుదర్శనుడు. లీలావతి కూడా ఆ మాసమునందే కుమారుని కనెను. రాజకుమారు లిరువురకు జాతకర్మాది క్రియలనొర్చెను. బ్రాహ్మణులకు భూరిదానములొసగెను. రాజకుమారుల నిరువురను సమభావముతో చూచుచుండెను. ఆ కుమారులిరువును జనరంజకులై తండ్రికి ప్రీతిపాత్రులైయుండిరి. రెండవ భార్య కుమారుని పేరు శత్రుజిత్తు. రాజునకు శత్రుజిత్తుపై ప్రేమ అధికమయ్యెను. సుదర్శనమని కంటెనాతడు ప్రియుడయ్యేను. కొంతకాలము గడిచిన పిమ్మట ధ్రువ సంధి వేటకు వెళ్ళెను. అచట అనేక మృగములను వేటాడెను. చివరకొక సింహము పొదరింటి నుండి బయటకు వచ్చుచుండగా దానిపై రాజు బాణము ప్రయోగించెను. ఆ సింహము కోపము గర్జించి రాజుపై దుమికెను. రాజభటుల సింహముపై బాణవర్షము కురిపించిరి. సింహము రాజుపై తీవ్రముగా దాడి చేసెను. రాజు ఖడ్గముచే దానిని కొట్టగా సింహము గోళ్లతో దారుణముగా చీల్చి అతనిని చంపెను. సైనికులు బాణములు ప్రయోగించి ఆ సింహమును చంపివైచిరి. సైనికులు రాజు మరణ వార్తను మంత్రులకు తెలియజేసిరి. వశిష్ఠుడాతనికి అంత్యక్రియలు యథావిధిగా జరిపించెను. పిమ్మట వశిష్ఠుడు ప్రజలును సుదర్శనుని రాజుగా చేయుటకు సమాలోచన చేసిరి. లీలావతి తండ్రి అల్లుని మరణవార్త విని తన మనుమణికి రాజ్యము నిప్పింపవలెనని అచటకు వచ్చెను. మనోరమ తండ్రియు వచ్చెను. వీరిరువును కాబోవు రాజును గూర్చి మంత్రులతో మంతనము లాడనారంభించిరి. లీలావతి తండ్రి యుధాజిత్తు మనోరమ తండ్రి వీరసేనుడు. నా మనుమడు రాజు కావలెననగా నా మనుమను మడే రాజు కావలెనని ఇరువురును కలహించి యుద్ధమునకు సిద్ధపడిరి. తీవ్రమైన పోరాట మిరువురకు జరిగెను. ఆ ఘోర యుద్ధములో యుధాజిత్తు తన తీవ్ర బాణములతో వీరసేనుని సంహరించెను. అతని బలము దిక్కులకు పరుగెత్తెను. అంతట మనోరమకు తనకు తన కుమారునకు రక్షణ కోరి సమస్త కార్యములందు నేర్పరి అయిన విదల్లుడను మంత్రిని పిలిచి, నా కొడుకు బాలుడు నా తండ్రి మరణించెను. ఈ సమయమున చేయదగిన నాలోచించి చెప్పుమని కోరెను. అతని సలహాపై మనోరమ తన తండ్రికి అంత్యక్రియల నేపమున లీలావతితో చెప్పి తన కుమారుని వెంటబెట్టుకొని త్రికూట పర్వతమును చేరెను. అచట భరద్వాజ మహర్షి ఆశ్రమమున నిర్భయముగా నివసించుచుండెను. యుధాజిత్తు తన మనుమని రాజుగా చేసి రాజ్యభారము మంత్రులకు అప్పచెప్పి తన పట్టణమునకు వెళ్ళెను. మనోరమ సుదర్శనునితో మునిని శరణు వేడుట. భరద్వాజ మునిని భార్యవు వెవరి ఇక్కడికేలా వచ్చితివని ప్రశ్నింపగా మనోరమ తాను ధ్రువసంధి భార్యనని చెప్పి, ఈ బాలుడు నా కుమారుడు, శత్రు భయముచే మిమ్ము శరణు వేడుటకు వచ్చితినని పలుకగా, మహర్షి కళ్యాణి నీవు నిర్భయముగా నీ కుమారుని పోషించుకొనుచునుండుమని మనోరమతో చెప్పెను. సైంధవ పరాభవము విశ్వామిత్రుని ఓటమి వ్రాయవచ్చును.